Once upon a time love, boys at beach road love, even though I master and wish chase in the nanu. Once upon a time love, boys at beach road love, even though I master and wish chase in the nanu. Ali Billy, Nadu Munitipi, I love you, Chevilona Chepi, Tapukundi, Kalurandu Kapi, Andukega. Gunda kinda nappi break up break up break up kingulanti bumma gadi life back up break up break up break up kingulanti bumma gadi life back up Bike enaka, tanu ekkesi kuchundi chetulni vesindi life anta. Nannu vadalanantu ottesi cheppindi soulmate. Dorikindanukunte antalo sologa vadilesellipoyunu santalo toga chukkale na venta vachi tene chukkale tiyaga nachi bugga chukkani pettuku vastanani chukkalu chupinde mandu chukke migilinde break up break up break up kingulanti umma gadi life back up break up break up break up kingulanti umma gadi life back up సుఖమే కొరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టే నీ కంటికి దూరంగా ఉన్నాను అన్నది తనులేక మనసుకి సుఖమెట్ట ఉంటది నా బాధ పిల్లకి ఎబుడర్థం అవుతది ఈ లెటిసు ఇంతే తమ్మి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మనసిచ్చామంటే తిరిగి ఇవ్వరు పట్టుకుపోతారే వేరే వాణ్ణి కట్టుకుపోతారే బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్ కింగులాంటి కుమ్మగాడి లైఫే బ్యాకప్ బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్ కింగులాంటి కుమ్మగాడి లైఫే బ్యాకప్ బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్ కింగులాంటి కుమ్మగాడి లైఫే బ్యాకప్ బ్యాకప్